alza. Omega. Alfa Omega Prabhu ప్రభు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు అంతములేని ప్రభు అంతయునివే ప్రభు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు పంపింతువు నీ ఆత్మను అన్ని వేళలయందు పంపింతువు నీ ఆత్మను అన్ని వేళలయందు అందింతువు నీ శక్తిని చివరి కాలము వరకు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు ప్రతి పాపికి ఎల్లప్పుడూ ప్రేమ చూపగలీవు ప్రతి పాపికి ఎల్లప్పుడూ ప్రేమ చూపగలీవు ప్రతి క్షణం నీ ఆత్మను మాతో ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు అంతం లేని ప్రభు అంతయుక్తియే ప్రభు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు ఆల్ఫా ఒమేగా ప్రభు ఆరంభములేని ప్రభు